చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా నడిచే నెల వంక చూస్తే నీ వంక నిదరే రాదింకా నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే లవ్ లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా ఇంకా మర్చిపోవే సరే.